కోడి పెట్ట నేను గప్ప కింద పెట్ట. కిసుతో ఆడుతో కిసుకోవాలి, పూలేకపోతే ఎట్టా విప్పాలి సోకు చెట్ట. నచ్చావ బలారా వచ్చేయి ఇలా అయ్యో అయ్యో అందవలా మళ్ళీ మళ్ళీ గొప్ప కళ వెయ్య కళ ముద్దుల కాలం.